పన్నెండు కందర్ప విద్య సం భా కందర్ప విద్య కందర్పస్య విద్యాతన్నిష్ట ప్రత్యబ్రహ్మైకే జ్ఞాన మిత్యర్థః అథవా విద్యాప్రాప కత్వా తద్రష్ట మూలమంత్రివర్ణ సముదాయో విద్యేత్యుచ్యతే వేదవా కేషు ఉపనిషత్పదనత్ తద్వాచ్యర్థత్వాత్ తథా దేవీ సూచ్యతే ఓం కందర్ప విద్యాయేన యనమహన ఆ వి కందర్పు దనగా మన్మథుడు కామరాజ బీజవాచ్యైన విద్యాస్వరూపిణిగాన పరమేశ్వరి కందర్ప విద్య ఎనుచు స్తవనీరాలగుచున్నది. నేతి నేతియను వాక్యముల చేత దృశ్యమాన ప్రకృతితత్వములను నిరసించిన తరువాత సచ్చిదానందఘనమైన బ్రహ్మ ప్రత్యేక్ బ్రహ్మ ఇరువుకును మిగిలియుందురు. అప్పుడు కందర్ప విద్యానిష్టమైన ప్రత్యేక్ బ్రహ్మాకే జ్ఞానముదయించును. కావున కందర్ప విద్యాయన బ్రహ్మాక్ష్మైక్య జ్ఞానస్వరూపిణి అని భానము. బ్రహ్మ విద్యా ప్రాపకేగుట వలన కామరాజ విద్యాముల మంత్రమందలి నిర్ణ సముదాయము వేదవాక్యము లండలి ఉపనిషత్పదము విద్యాపదముచే చెప్పబడినట్లు ఇచట విద్యాపదముచే నభిహితమగుచున్నది. కామరాజ యర్థవాచ్యమైన స్వరూపము గలదిగాన పరమేశ్వరి కందర్ప విద్య నామముచే కొయాడబడుచున్నది. శంకర భాష్యం